2.51 కర్మజం బుద్ధియుక్త హి ఫలం త్యక్త్వా మనీషిణః జన్మబంధ వినిర్ముక్త పదం గచ్చంత్యనామయం. అనగా అకర్మజం అనుసర్ధమునకు ఫలం త్యక్త్వా అనుసర్ధమునకు పరస్పర సంబంధము కలదు. కర్మలననుసరించి కలుగు ఇష్టాయిష్ట రూపమైన దేహము ప్రాప్తించునది కర్మజము అనబడును. సమత్వబుద్ధి కలిగియున్న పురుషుడు ఆ కర్మఫలమును త్యజించి మనీషి అనగా జ్ఞాన సంపన్నుడే శరీరముతో కూడియున్న కాలమునందే జన్మమరణ బంధము నుండి విడువడి మోక్షమనెడు సర్వోపద్రవరహితమైన పరమ పదమును పొందును. యోగానుష్ఠాన జనితమైన సత్వగుణ వికాసము వలన పుట్టిన బుద్ధి ఎప్పుడు ప్రాప్తించును అని అన్నచో 2.52 వ్యదాతే మోహకలిలం బుద్ధిర్వతి తరిష్యతి తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ. అనగా ఎప్పుడైతే నీ మానవుని బుద్ధి మోహకలిలమును అనగా దేనివలన ఆత్మానాత్మక వివేక విజ్ఞానము కలుషితమై అంతఃకరణ కల్పిత విషయములందు లగ్నమగునో దాని నుండి అనగా ఆ మోహభావముతో కూడియున్న అజ్ఞానరూపమైన కలుషత్వమును అధిగమించునో అప్పుడు నీ బుద్ధి శుద్ధమైనదిగా భావించబడును. అట్టి స్థితి కలిగినప్పుడు నీవు వినదగని మరియు వినియున్నట్టి విషయముల నుండి వైరాగ్య భావమును పొందగలవు. అనగా అట్టి వైరాగ్య భావమును పొందినప్పుడు నీవు ఇంతకు పూర్వము వినియున్న సమస్తమైన సాంసారిక విషయములను విడిచి శుద్ధుడవగుదువు. మోహరూపమైన ప్రాపంచిక మలినత్వమును అధిగమించి నేను ఆత్మవివేక జన్యమైన బుద్ధిని పొంది కర్మయోగ ఫలరూపమైన పరమార్థయోగము జ్ఞానమును నువ్వు ఎప్పుడు పొందుదును అని అడిగినట్లయినచో చెప్పెదను వినుము. 2.53 శృతి విప్రతిపన్నాతే యదా స్థాస్యతి నిశ్చల సమాధావచల బుద్ధిస్తదా యోగమవాప్స్యసి. అనగా అనేకమైన సాధ్యసాధనములు మరియు వాటి సంబంధమును చెప్పనటువంటి శృతుల వలన విప్రతిపన్నమైన అనగా అనేక పరస్పర విరుద్ధ భావములతో నిండి వికలమైన నీ బుద్ధి సమాధియందు అనగా చిత్తమును సమాధానపరచి స్థిరముగా ఉంచునది సమాధి ఎనబడును స్థిరపడును. అప్పుడు దృఢమై స్థిరముగా ఉండును అనగా విక్షేప. శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 46. రూపమైన చంచలత్వము మరియు వికల్పముల నుండి తొలగి స్థిరముగా శాంతముగా ఉండును. అప్పుడు అట్టి యోగమును అనగా సమాధి అవస్థను అనగా చాంచల్యరహితమైన స్థిరత్వమును పొందెదవు. తన ప్రశ్నకు సమాధానమును పొందినవాడై అట్టి సమాధి ప్రజ్ఞను పొందిన పురుషుని లక్షణములెట్లుండునో ఎదుంగగోరిన అర్జునుడు ఇలా అన్నాడు. 2.54 స్థితప్రజ్ఞస్య కా భాషా సమాధిస్థస్య కేశవ స్థితధీహ కీం ప్రభాషేత కిమాసీత వ్రజేత కీం. అనగా అనేను పరబ్రహ్మ పరమాత్ముడను అని నిశ్చితమైన బుద్ధిగల మహనీయుడే స్థితప్రజ్ఞుడు అనబడును కేశవ. ఆ విధంగా సమాధి ద్వారా స్థితప్రజ్ఞత్వము గల పురుషుడు ఎటువంటి భాష మాట్లాడును, అతడు ఇతరమైన పురుషుల ద్వారా ఎటువంటి లక్షణములు గలవాడుగా చెప్పబడును, మరియు ఆ స్థితప్రజ్ఞత్వము కలిగియున్న పురుషుడు ఏ విధముగా మాట్లాడును, ఏ విధంగా నడుచును అనగా ఆచరణ ఎట్లుండును. ఈ విధంగా అర్జునుడు స్థితప్రజ్ఞత్వమును పొందిన పురుషుని లక్షణములెట్లుండునో తెలియగోరుచున్నాడు. ఏ మహాపురుషుడు ఇంతకు పూర్వము నుండియే కర్మలను త్యజించి అనగా సన్యసించి జ్ఞాననిష్ఠ కలిగియున్నాడో, మరియు ఏ పురుషుడు కర్మయోగము ద్వారా జ్ఞాననిష్ఠను పొందియున్నాడో, ఆ రెండు విధములైన ఇరువురి స్థితప్రజ్ఞత్వ లక్షణములను మరియు సాధనములను గురించి ప్రజహాతి అను శ్లోకము మొదలుకొని ఈ అధ్యాయము చివరి వరకు చెప్పబడును. అధ్యాత్మశాస్త్ర గ్రంథములందు అన్నిచోట్ల కృతార్థుడైన పురుషుని యొక్క లక్షణములు ఏవి కలవో అవన్నీయు ప్రయత్న సాధ్యములగుట వలన సాధన రూపముగా అందరికీ ఉపదేశింపబడుచున్నవి. యత్న సాధ్యములైన సాధనములే సిద్ధ పురుషుని యొక్క స్వాభావిక లక్షణములేయున్నవి. అందుచే భగవంతుడైన శ్రీకృష్ణుడు ఇలా చెప్పుచున్నాడు. 2.55 ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే. అనగా ఓ పార్థ, ఏ మనుష్యుడు మనస్సునందు దాగియున్న మరియు హృదయాంతరాళమున ప్రవేశించియున్న సమస్తమైన కామభావములను, సమస్తమైన కోర్కెలను, వాటి భేదములను పూర్తిగా త్యజించునో, శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం. 47. సమస్తమైన కోర్కెలను పూర్తిగా త్యజించిన తరువాత తృప్తిపరచవలసిన కారణములన్నీయు లేకుండా పోవును. అటు తరువాత శరీరధారణకు కారణమైన ఏ ప్రారబ్ధము మిగిలియుండునో అది మాత్రము మిగిలియేయుండును. అందుచేత శరీర పోషణ కొరకు ఆ మానవుని ప్రవృత్తి పిచ్చివాని చేష్టల వలెయుండును. అటువంటి సందేహము కలిగినప్పుడు ఆ పురుషుడు ఎటువంటి బాహ్యమైన వస్తులాభమును అపేక్షింపక అంతరాత్మ స్వరూపమునందే తనంతటా అనుగానే తృప్తిని పొందినవాడే. అమృతరసమును ఆనందమును అనుభవించుచు ఇతరములైన సమస్త అనాత్మ పదార్థముల పట్ల పూర్తిగా మనస్సు లేనివాడే యున్నవాడు స్థితప్రజ్ఞ కలవాడని చెప్పబడును. అనగా యవని బుద్ధియందు ఆత్మనాత్మ వివేచన ద్వారా వివేకబుద్ధి స్థిరమైయుండునో అతడు స్థితప్రజ్ఞ కలవాడనబడును. సారాంశమేమన, దారపుత్రాదులయందు, సంపదయందు మరియు సమస్త ప్రాపంచిక వస్తువులయందు గల తృష్ణను త్యజించిన సన్యాసి అయిన ఆత్మారాముడే ఆత్మయందు క్రీడించువాడే స్థితప్రజ్ఞుడనబడును. మరియు 2.56 దుఃఖేష్వనుద్విగ్నమనా శుభేషు విగత స్పృహః వీతరాగ భయక్రోధః స్థితధీర్ముని రుచ్యతే. అనగా ఏ మానవుని మనసు మూడు విధములైన ఆధ్యాత్మిక, ఆధిదైవిక, ఆధిభౌతిక దుహఖములు కలిగినప్పటికీ ఉద్విగ్నతను అనగా వ్యాకులతను చెందదో, అనగా ఏ విధముగానూ సంక్షోభమును చెందదో అటువంటివాడు అనుద్విగ్నమన అనగా వ్యాకులత గలగని మనస్సు గలవాడు అనబడును. మరియు లౌకిక వస్తువుల ద్వారా సుఖములు కలిగినప్పటికీ ఆ సుఖములేందు ఎవనికి తృష్ణ నశించియున్నదో, అనగా ఎండుకట్టెలు వేసినప్పుడు ఏ విధముగా అగ్ని ప్రజ్వలించునో ఆ విధముగా భౌతిక సుఖములు కలిగినప్పుడు ఎవని మనస్సు ఎటువంటి వికారమును పొందదో అతడు వివిగత స్పృహ తృష్ణ లేనివాడు అనబడును. మరియు యవనియందు భయము, క్రోధము మరియు ఆసక్తి పూర్తిగా నివృత్తిని చెందియున్నవో అతడు వీతరాగ భయక్రోధ అనగా ఆసక్తి భయము క్రోధము లేనివాడని చెప్పబడును. ఎవడైనా ఎప్పుడైనా ఏ మానవుడు అటువంటి గుణములు కలవాడగునో అప్పుడు అతడు స్థిరమైన బుద్ధిగల స్థితప్రజ్ఞుడు ముని అంటే నిజమైన సన్యాసి అనబడును. మరియు 2.57 యః సర్వత్రా నభిస్నేహస్తత్తత్రాప్య శుభాశుభం నాభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. అనగా ఏ ముని అనగా సన్యాసి సర్వత్రా అనగా దేహమునందు మరియు జీవితంలో కూడా ఆసక్తి రహితుడైయున్నాడో మరియు ఆయా శుభ లేక అశుభములను పొందియు శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం. 48. ప్రసన్నుడు కాక మరియు ద్వేషక్రోధములను పొందకయుండునో అనగా శుభములు కలిగినప్పుడు ఆనందముతో ఉప్పొంగక మరియు అశుభములను పొందినప్పుడు దుహఖమును పొందకయుండునో, అనగా ఎవడు హర్షాత్ విషాదములను పొందకయుండునో అతనికి వివేకముతో కూడియున్న బుద్ధి ప్రతిష్ఠింపబడియున్నట్లుగా తలంచవలేయును. మరియు 2.58 యదా సంహరతే చాయం కూర్మో జంగా నీవ సర్వసహ ఇంద్రియానింద్రియార్దే భ్యస్తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. అనగా ఎప్పుడైతే జ్ఞాననిష్ఠయందు స్థిరపడియున్న సన్యాసి తాబేటి అవయవముల వలె అనగా తాబేలు భయమును పొందినప్పుడు అన్నివైపుల నుండి తన అవయవములను లోపలికి ముడుచుకొనునో ఆ విధముగానే అన్ని విధములకు ప్రాపంచిక విషయముల నుండి తన ఇంద్రియములను వెనుకకు మరల్చుకొనును. ఆ ఇంద్రియములు విషయములను ఎప్పుడు కల్పించుట మానివేనో అప్పుడు అతని బుద్ధి స్థిరత్వమును పొందును. రోగగ్రస్తుడైన మనుష్యుని ఇంద్రియములు గూడా విషయములేందు ప్రసరించుట మానివేయునుగదా. అనగా తాబేలు భయముచేత ఏ విధముగా తన అంగములను లోనికి ముడుచుకొనునో అట్లే రోగి యొక్క ఇంద్రియములు గూడా విషయములేయందు ప్రసరించవు. కాని రోగి యొక్క మనస్సునందు విషయములేయందు గల ఆసక్తి నశించదు. ఆసక్తి నశించవలేనన్నచో ఏమి చేయవలేను అని అడిగినచో చెప్పెద వినుము. 2.59 విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవనం రసోప్యస్య పరం దృష్ట్యా నివర్తతే. అనగా అజ్ఞాని యగు పురుషుడు అనగా నిత్యానిత్య వస్తు వివేకము లేనటువంటి పురుషుడు విషయములను గ్రహించక అతి కఠోరమైన తపస్సు చేసియు దేహాభిమానమును వదలజాలనివాడు సద్దాది విషయములను గ్రహించకయుండినను విషయభోగములెయందలి ఆసక్తిని విడువజాలడు. ఇందులకు కఠోర తపమనరించి తుదకు మేనకయను అప్సర కన్యయందు ఆసక్తుడై శకుంతలకు జన్మనిచ్చిన విశ్వామిత్రుడే మంచి ఉదాహరణము. అందులకే కాబోలు శ్రీజీ.వి. కృష్ణారావు గారు తన వరుధిని యను కావ్యమునందు ఇలా అన్నాడు. జన్మముచేత వచ్చు ఫలసంపదలం దడియాస చేసి అభ్యున్నతిగాల ద్రోచదవహో నినుమించినవారు గారేయో షిన్నిత బాహుబంధముల చేత దగుల్కొని ఇంపకచ్చడాలన్నీ దొలించి వారి నిలయంబుల బందెలుగారే యాజ్నికుల్చు. వరుధిని కావ్యము ఆసక్తి ఎనగా రసము. అదెట్లన శ్రీమద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 49 స్వరసేన ప్రవృత్తో రసికో రసజ్ఞః మొదలగు వాక్యములు సర్వవిదితములేగదా. కాని ఈ రాగాత్మిక సూక్ష్మ ఆసక్తి గూడపై విధమగు సాధకునికి పరమార్థ తత్వస్వరూపమైన బ్రహ్మ సాక్షాత్కారము కలిగినప్పుడు తనంతటా అనుగా తొలగిపోవును. అనగా నేనే ఆ బ్రహ్మను అనుభావము దృఢమైనప్పుడు అతని విషయ సంబంధమైన ఆసక్తి నిర్జీవము అయిపోవును. సారాంశమేమనగా యథార్థమైన తత్వజ్ఞానము కలుగనంతవరకు రాగభావము అనగా విషయముల ద్వారా లభించు ఆనందమునందలి ఆసక్తి నశించదు. అందుచేత నిత్యానందరూపమైన మోక్షస్థితిని కోరు సాధకుడు తప్పక జ్ఞానరూపమైన బుద్ధి యొక్క స్థిరత్వమును పొందవలసినదే. యథార్థమైన జ్ఞానరూపమైన బుద్ధి యొక్క స్థిరత్వమును పొందగోరు సాధకుడు ముందుగా ఇంద్రియములను తన వశమునందు ఉంచుకొనవలేయును. ఏలైనా అలా ఇంద్రియములను తన వశమునందుంచుకొనని ఎడల కలుగు దోషము ఈ క్రింది విధముగా ఉండును. 2.60 వ్యతతో హెపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాధీని హరంతి ప్రసభం మనః. అనగా ఓ కుంతిపుత్ర, మహాప్రయత్నశీలుడు చక్కగా ఆలోచించగల సామర్థ్యము కలిగి బుద్ధిమంతుడైన పురుషుని యొక్క సతత ప్రేరణ శక్తి కలిగియున్న ఇంద్రియములు విషయాశక్తి కలిగియున్న పురుషుని దుహఖవంతునిగా జేయును. అలా వికలమైన మనస్సు గలవానిగా చేసి కేవలము ప్రకాశమును మాత్రమే చూచు విద్వాంసుడైన వివేకము విజ్ఞానము కలిగియున్న పురుషుని మనస్సును బలాత్కారముగా చలింపజేయును. అందుచేత